అహం 29 స్వయం వృద్ధి పథంలో నడిచే వ్యక్తి అహంభావం ప్రమాదాన్ని గుర్తించాలి. సత్యసంధత, అహింస వంటి గొప్ప గుణాలను అలవర్చుకున్నప్పటికీ వ్యక్తి అహాన్ని పోషించవచ్చును. ఆధ్యాత్మిక లోకానికి సంబంధించిన అహం ప్రాపంచిక విజయాలతో వచ్చే అహం కన్నా సూక్ష్మమైనది, ప్రమాదభరితమైనది. సాధన చేస్తున్న సమయంలో సాధకుడు సహజ భావాన్ని లెక్క చేయక అతి తెలివిగా ప్రవర్తించవచ్చును, లేక దీనికి వ్యతిరేకంగా బుద్ధిని కాదని ఆవేశపూర్తుడు అవుతాడు. ఆవేశం ఎంత ప్రమాదకరమో అతి తెలివి కూడా అంతే ప్రమాదకరము. రెండు అహాన్ని పోషిస్తాయి. తమ స్వార్థం కోసం ఆలోచించినప్పుడు వ్యక్తి తన అహానికి దాసుడవుతాడు. స్వార్థపరాయణుడు సందిగ్ధ స్థితిలో జీవిస్తుంటాడు, ఎందుకంటే వాని అంతరాత్మ వాడి చెడు వైఖరిని ఎల్లప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. ఓ ప్రక్క ఆయన స్వార్థ కోరికలు లాగుతుంటే రెండవ ప్రక్క ఆయన అంతరాత్మ కలవరం పుట్టిస్తూ ఉంటుంది. ఈ రెండు శక్తుల మధ్య అతడు పెనుగులవుతూ ఉంటాడు. నువ్వెప్పుడు నిన్ను నిందించుకోకు. నిన్ను నీవు ప్రశంసించుకోవడం, మెచ్చుకోవడం నేర్చుకో. కానీ నీ అహాన్ని పోషించకో. దానిని కొంత ప్రయత్నంతో మెరుగుపరుచుకోగలిగిన అది పథంలో పద్ధశత్రు. నీ లోపాలను నువ్వు అంగీకరించు. నీ విచక్షణ శక్తిని అహానికి సలహా ఇయ్యని. దౌర్బల్యాలను అధిగమిస్తానని గట్టిగా తీర్మానించుకో. దౌర్బల్యాలను పరిగణించుకునే ప్రయత్నంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అహం తన దౌర్బల్యాలను బయటపరచడానికి ఇష్టపడదు. నీ లోపాలను దారి చేస్తున్న కొద్ది అవి పెరిగిపోతుంటాయి. నీవు అంతర్బుద్ధి స్వీయన్వేషణ పదంలో ఉన్నావని నువ్వు నువ్వు గుర్తు చేసుకో. అవి చేయడానికి, అలా చేయడానికి ఎంతో ధైర్యం ఉండాలి. ఆంతరిక పోరాటంలో నువ్వు దృఢంగా నిలబడాలి. నీ అహాన్ని, దాని బలగాన్ని తీర్చివేయవలసి వచ్చిన నీ ఆత్మకు ఆసరాగా నిలబడాలి. తన అంతఃశక్తులను వెలికితీసి ఉపయోగించడంలో వ్యక్తి విఫలుడైతే ఆ మానవుడు చింతాక్రాంతుడు అవుతాడు. అంతఃశక్తిని వెలికితీయడంలో అతను అహాన్ని పరిశుద్ధి చేయాలి. లేకపోతే ఉన్నత సత్యానికి దాన్ని దాస్యం చేయాలి. అహానికి దాస్యం పరిచిన్నాడు అతడు శరీరము, ఇంద్రియాలు, మనస్సు బంధత్వం నుండి బయటకు వచ్చివేయగలడు. గాఢమైన జ్ఞాన పద్ధతి ఒక్కటే అహాన్ని పరిశుద్ధి చేయడంలో సహాయం చేయగలదు. పరిశుద్ధమైన అహం అడ్డంకులను కలుగు చేయదు. నిష్ఠతో సాధన చేస్తూ వ్యక్తి మనసుకి ఏకాగ్రత సంపాదించుకోవచ్చును. అతడు నిజం పలకవచ్చును. అతడు ఇతరులకు సేవ చేయవచ్చును. కానీ ఉన్న ఆత్మకు తన అహాన్ని సమర్పించుకోకుండా అతడు సత్యాన్ని కనుగొనలేడు. అహం మూలంగా ఉన్న జాగ్రత్తను దాటి వెళ్ళినప్పుడే వ్యక్తి తనకు విశ్వాసాన్ని కనుగొనగలడు, తనలోని విశ్వాసాన్ని కనుగొనగలడు. అప్పుడు మాత్రమే వ్యక్తి ఎవరిని వదలకుండా అందరినీ ప్రేమించడం నేర్చుకోగలడు. తన సహచరులను ప్రేమించడం వ్యక్తి దైవాన్ని ఎప్పుడు ప్రేమించలేడు. తన సహచరులను ప్రేమించలేని వ్యక్తి దైవాన్ని ఎప్పుడూ ప్రేమించలేడు. మానవాళి అహంతో ఉద్భవించిన తరాలతోనూ అసమానత్వంతోనూ బాధపడుతున్నది. తన తోటి వారిని జాతి, కుల, మత, వర్ణాల ఆధారంపై ప్రజలు వేరువేరుగా చూస్తున్నారు. అటువంటి సమస్య నుండి స్వేచ్ఛను పొందడానికి రాజకీయ సంస్థతో మాత్రమే సరిపోదు. ఎప్పుడైతే మానవులు తమ పాలని అహం వల్ల వచ్చాయని అర్థం చేసుకుంటారో అప్పుడే వారు తమ విభేదాలను పరిష్కరించుకోగలరు. వారు జాతి, కుల, మత, సాంప్రదాయ భావాల బంధనాలు తోసివేస్తారు. తమను ఒక ప్రత్యేక బృందానికో కానీ సాంఘిక వ్యవస్థతో కానీ సరిపోల్చుకోకుండా అందరు మానవులతో జతపోల్చుకుంటారు. అందరినీ తమ సొంత కుటుంబ సభ్యులుగా ప్రేమిస్తారు. ప్రపంచంలోనూ పనిచేయడానికి అహం చాలా ఉపయోగపడుతుంది, కానీ లోతైన సంతోషాన్ని సంబంధించినంతవరకు అది అంత సహాయకారి కాదు. నిన్ను వాస్తవికత నుండి, సత్యం నుండి, పరతత్వం నుండి వేరు చేసేది అహమే. తన అహాన్ని విడనాడి పరమాత్మకు దాసం అవడం స్వీయ మార్పునకు అతి ముఖ్యమైన అంశం. తన అహాన్ని విడనాడి పరమాత్మకు దాసం అవడం స్వీయ మార్పునకు అతి ముఖ్యమైన అంశం. తత్ఫలితంగా విచక్షణ జ్ఞానం, నిష్కర్మశ్రమ శ్రద్ధ అందుకుంటారు. ఎప్పుడైతే అహం పరమసత్యానికి దాసం అవుతుందో నువ్వు విజయం పొందినట్టే. ఆధ్యాత్మిక వెలుగు నీ సొంతం. అది అహాన్ని అధిగమించిన వెంటనే వినయం, ప్రేమ, నిస్వార్థత, దయగుణం, కరుణ వంటి సద్గుణాలు వాటంతటవే వెలికి వస్తాయి. ఈ సద్గుణాలు స్వీయ మార్పునకు అవసరాలు. ఈ సద్గుణాలన్నీ వికసించగానే మానవుడు సాధువు అవుతాడు. ఈ సాధు లక్షణాలు ఈశ్వరునికి ఒక మౌన ఆహ్వానం పంపుతాయి.